ఎందుకు చింతకి వస్తావో ఎందుకు చెయ్యి వదిలేస్తావో స్నేహమా చలగాటమా ఎప్పుడు నీ ముడి వేస్తావో ఎప్పుడెలా విడదీస్తావో ప్రణయమా పరిహాసమా దర్హించే దీపమా ఇదే నీ రూపమో ప్రేమ ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా గెలిస్తే నష్టమా ప్రేమ వదిలేస్తావో స్నేహమా చలగాటమా